ృదాయ మజే ఇంద్రా జయ అహమ జయ ఏ మనాయ కృదయ మజైరింద్రాజేదహమరేకం మనాయ కృదయ మజైరింద్రాజేదహమరేకం హిరణ్య సద్వర్చ గవామ సత్య బ్రహ్మణ సృజామ సాయ హౌ హౌ హౌ వయ వయ వయ వయ వయ వయ వయ వయ వయ హౌ హౌ హౌ వయ వయ వయ వయ వయ వయ వయ వయ వయ హిరణ్యవర్చ గవామోత సత్య బ్రహ్మణ వేనామాజామ సాయ హౌ హౌ హాయ్ Ah, yeah. How రాయ స్పోషాయ సుకృతాయ భూయసే ప్రతపర్వ సమాప్తం. అరణ్యకేతుగానే శుక్రియ పర్వ ప్రారంభ. ఓం భ్రాజభోవ అగ్నిర్మోక్షాయ ప్రదేవే అర్చో తేజోహాయ తేజోహాయ తేజోహాయ స్వర్హాయ స్వర్హాయ స్వర్హాయ జాగర్హాయ జాగర్హాయ అగ్నిముద్రమాచాయత అగ్నిర్మూర్ధావీవ ఆయుర్ధాస్మభ్యం వర్చోధా దేవేభ్య జ్యోతిర్బృహత్ ఇంద్రుడా సత్యం సత్యం సత్యం సత్యోవాహస్వరీశ్వరాయ ప్రదేశ జ్యోతిర్బృహత్ కాయమానవనాం వాం స్వానాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ జ్యోర్భవతం పృథివే పృథివే పృథివే పృథివ్యాహస్వరీశ్వానారాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ జన్మాత్రేరగన్నపాహస్వరీశ్వరాయ ప్రాదేశ జ్యోతిర్బృహత్ సహస్రజాపః ఆపః ఆపః ఆపవాహస్వరీశ్వరాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ అతత్తే అగ్నే బ్రహ్మణే నివర్తనా ఈశ్వరాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ ఉషాదిశ జ్యోతిర్బృహత్వాహస్వరీశ్వరాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ ఇద్దూరే సన్నిహా భువాహస్వరీశ్వరాయ ప్రాదిశ జ్యోతిర్బృహత్ జ్యోతవాహ ధర్మామరద్భిర్భువాన్ సచక్రదత్ ఇతి ఆహ